డెబ్బై ప్రశ్న సమాధానాలు. దీనిని గమనించిన శ్రీరాముడికి ఇక వశిష్ఠ మహర్షి ఇతర సభాసదుల కోసం విషయాలను నిష్కర్ష రూపంగా ప్రదర్శించి చూపదలుచుకుంటున్నాడని అర్థమైంది. అందుకే తనుగూడా దానికి అనుకూలంగా ఎక్కడికక్కడ చిన్న చిన్న ప్రశ్నలను సంధించడం ప్రారంభించాడు. దీనిని వాల్మీకి మహర్షి ఒక శ్లోకంలో ప్రశ్న, మరో శ్లోకంలో సమాధానంగా 89 శ్లోకాలకు విస్తరింపజేశాడు. ఇది పరిష్కారాలతోనూ నిష్కర్షలతోనూ విషయ విస్పష్టతకు అనుకూలంగా సాగిన సంభాషణ కనుక దీనిని మనం ఒకింత సావధానంగా సమీక్షిద్దాం. శ్రీరాముడు గురుదేవ, జ్ఞానానికి జ్ఞేయత్వం అణగారేదెలా? నేను బద్ధుడ్డి అనే ఆలోచన బాగా గట్టిపడిపోయిందిగదా, అది మరలిపోవడం ఎలా? వశిష్ఠుడు, సరైన జ్ఞానప్రబోధం కలిగితే భ్రాంతిని కలిగించే మందబుద్ధి తొలగిపోతుంది. దానివల్ల నిరాకారము, శాశ్వతము, శాంతము అయిన ముక్తి జ్ఞాన భూమికాక్రమంలో సిద్ధిస్తుంది. శ్రీరాముడు, ఒక పదార్థంలో అనేకమైన అంశాలు, గుణాలు ఉంటే దానిని గురించిన జ్ఞానం క్రమక్రమంగా 140 పెరిగి చివరికి అది సరియైన సమ్యక్ జ్ఞానం అయితే కావచ్చు. కాని మీరు చెప్పేది ఏ అంశలు, గుణాలు లేని కేవల చిత్పదార్థం యొక్క జ్ఞానం, దానికి సమ్యక్ జ్ఞానం అనే మాట ఎలా వర్తిస్తుంది? వశిష్ఠుడు, జ్ఞానానికి జ్ఞేయత్వం ఉండే వీలే లేదు. శుద్ధమైన కేవల జ్ఞానాన్ని గురించి చెప్పే వీలు లేదు. అందుచేత అజ్ఞానం వల్ల కలిగిన భ్రాంతులన్నీ తొలగిపోగా చిట్ట చివరికి ఏ జ్ఞానం మిగిలిపోతుందో దానికే సమ్యక్ జ్ఞానం అని పేరు. శ్రీరాముడు, జ్ఞానంలో తనకంటే భిన్నమైన జ్ఞేయత్వం ఏమవుతుంది? ఇంతకు మీరు వాడే జ్ఞానం అనే పదానికి తెలుసుకొనుట అనే భావార్థమా, లేక తెలుసుకొనుటకు సాధనమైనది అనే కరణార్థమా, దేనిని తీసుకోవాలి? వశిష్ఠుడు, జ్ఞానం అంటే తెలుసుకొనుట అనే భావార్థకమే. ఇలాంటి జ్ఞానం విషయంలో జ్ఞానానికి జ్ఞేయానికి భేదం లేదు. అవి వాయువు, కదలిక వంటివి. శ్రీరాముడు, అలా అయితే భ్రాంతిజన్యమైన ఈ జ్ఞానజ్ఞేయ విభాగం కుందేటి కొమ్ము వంటిది కావాలి. అలాగైతే దానివల్ల రకమైన వ్యవహారము జరగడానికి వీలులేదు. కాని లోకల్లో జ్ఞానజ్ఞేయ విభాగం వల్లే భూత భవిష్యత్ వర్తమాన వ్యవహారాలన్నీ జరిగిపోతున్నాయి. వశిష్ఠుడు, లేని వస్తువు కనిపించడానికి వీలులేదు, దానివల్ల సుఖదుహకాలు కలగడానికి వీలులేదు అని నువ్వు ఆలోచిస్తున్నావు. అలా అయితే స్వప్నం ఎలా కనిపిస్తోంది, సుఖదుహకాలను ఎలా కలిగిస్తోంది? కనుక ఒక పదార్థం ఉన్నదా లేదా అని తేల్చగలిగేది కనిపించడముగాదు, సుఖదుహక ప్రధాన సామర్థ్యముగాదు. ఆ పదార్థానికి బాధ లేకపోతే అది ఉన్నట్టు, బాధ ఉంటే అది కనిపిస్తున్నప్పుడు గూడా లేనట్టే. బాధ అంటే రజ్జు సర్పంలాగా కారణంతో సహా తొలగిపోవడం. డొట్ ఈ నిష్కర్ష ప్రకారం చూస్తే నీకంటే భిన్నంగా, నీకంటే బయటగా ఏ పదార్థం కనిపించినా అది భ్రాంతి వల్ల పుట్టిందే. నీ లోపల నీకంటే వేరే పదార్థం ఉండేందుకు వీలులేదు. కనుక లోపలగాని బయటగాని పదార్థమనేది ఏదీ ఉండటానికే వీలులేదు. కనుక వ్యవహారమనేదే లేదు. శ్రీరాముడు, పదెలా కుదురుతుంది? గురుదేవా, నువ్వని నేనని పంచభూతాలని ఇలా ఈ ప్రపంచమంతా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే ఇది అసలు లేనేలేదు పొమ్మనడం ఎలా? వశిష్ఠుడు, నువ్వు ఈ సృష్టిలోని పదార్థాలను తీసుకొని వాటికి గల కార్యకారణ సంబంధాలను విచారణ చేస్తూ తద్వారా వాటి సత్యత్వాన్ని నిర్ణయించాలని ప్రయత్నం చేస్తున్నావు. ఉదాహరణకు, సత్యమైన మట్టిముద్దలోంచి వచ్చింది గనుక కుండ సత్యమంటున్నావ్. నీ ప్రయత్నం మంచిదే, కాని ఇంకా బాగా వెనక్కు వెళ్ళు. సృష్టి మొదటిదాకా వెళ్ళు. అక్కడ ఈ సృష్టికి వెనకాల మాయతప్ప వేరే సామాగ్రి ఏమీ లేదు. కనుక సృష్టి ప్రారంభంలో పుట్టిన విరాట్ పురుషుడు, పంచభూతాలు మొదలైనవన్నీ భ్రాంతిమయాలు కాకతప్పదు. అందువల్ల ఇప్పుడు మనకు కనిపిస్తున్న పదార్థాలు కూడా భ్రాంతిమయాలని చెప్పక తప్పదు. అందుచేత ప్రత్యక్షంగా కనిపిస్తున్నా సరే ఈ లోకము, దీని వ్యవహారాలు అన్నీ లేనివే అవుతున్నాయి. శ్రీరాముడు, ఇదంతా రోజూ కనిపిస్తోంది. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ దీనితోనే జరిగిపోతున్నాయి. అలాంటి ఈ ప్రపంచాన్ని చూపించి ఇది అసలు పుట్టనే లేదు, ఎందుకంటే తత్వజ్ఞానం చేత ఇది బాధింపడుతోంది గనుక అనేస్తున్నారేమిటి? వశిష్ఠుడు, కనుక ఏం చేసేదయ్యా? స్వప్న ప్రపంచాలు, ముగతృష్ణాదులు, ఇద్దరు చంద్రుల దర్శనాలు, పగటి కలల గాలి మేడలు, ఆకాశంలో కనిపించే వెంట్రుక చుట్టలు, ఇలాంటివన్నీ భూత భవిష్యత్వర్తమాన వ్యవహారాలుగా నిత్యము కనిపిస్తూనే యథార్థ జ్ఞానం కలగంగానే బాధింపబడుతున్నాయి. ఇది లోకానుభవ ఆయసర్ 141 సిద్ధం. అందుకే నువ్వు నేను అంటూ వ్యవహారాలు కల్పించే ఈ ప్రపంచమంతా మిథ్య అని నేను అంటున్నాను. శ్రీరాముడు నువ్వు నేను వాడు వీడు అనే ఈ వ్యవహారం సృష్టి ప్రారంభం నుంచి ఉందిగదా. అప్పటినుంచి సుఖదుఖానుభవాలను ఇస్తూనే ఉందికదా. అది పుట్టనే లేదని ఏ యుక్తితో చెప్పగలం? వశిష్ఠుడు, నువ్వు చెప్పిన యుక్తే. కారణం లేకుండా ఏ కార్యము పుట్టదు. ఇది ఖాయంగదా. ప్రళయం వచ్చి పంచభూతాదులన్నీ నశించిపోయాక మళ్లీ ప్రపంచం పుట్టడానికి వేరే కారణం లేదుగదా. కారణం లేకుండానే ఇది పుట్టినట్లు కనిపిస్తోందిగదా. ఈ యుక్తిని బట్టే ఇది పుట్టలేదని, ఇది జ్ఞానం చేత బాధింపడుతుందని మేము చెబుతున్నాం. శ్రీరాముడు మహాప్రళయంలో అన్నీ పోయినా అజము అవ్యయము అయిన పరబ్రహ్మ పదార్థం మిగిలి ఉంటుందిగదా. అదే ఆ తరువాత సృష్టికి కారణమని ఎందుకు చెప్పకూడదు? వశిష్ఠుడు, కారణంలో అతర్గతంగా దాగి ఉన్న కార్యం మాత్రమే ఆ కారణంలోంచి పుడుతుంది. కుండలోంచి వస్త్రం పుట్టదుగదా. నువ్వు చెప్పిన అజము అవ్యయము అయిన పరబ్రహ్మ పదార్థంలో అంతర్గతాంశాలేవీ లేవుగదా. కనుక దానిలోంచి జగత్తు ఎలా పుట్టగలదు? శ్రీరాముడు, మహాప్రళయం వచ్చినప్పుడు ఈ జగత్తంతా సూక్ష్మరూపంలో పరబ్రహ్మలో ఇమిడి ఉంటుందని, దాంట్లోంచే మళ్లీ రెండో సృష్టి జరుగుతోందని ఎందుకు చెప్పకూడదు? సాంఖ్యులు ఇలాగే చెబుతున్నారుగదా. వశిష్ఠుడు, మహాప్రళయ సమయంలో ఈ సృష్టి పరబ్రహ్మలో ఇమిడి ఉండడాన్ని చూసిన వాడెవడైనా ఉన్నాడా? వేరే ప్రమాణం ఏదైనా ఉందా అని ఆలోచిస్తే అలాంటివేవీ కనిపించడం లేదు. పైగా వేదప్రమాణం దానికి విరుద్ధంగా ఉంది. ఎందుకంటే పరబ్రహ్మ చిదేక రసస్వరూపమని, దానిలో ఇమిడి ఉన్న అంశలు వేరే ఏమీ లేవని శృతి చాలాసార్లు చెప్పింది. శ్రీరాముడు ప్రళయ సమయంలో ఈ ప్రపంచమంతా మాయాస్వరూపంతో లేనిదే అని ఒప్పుకుందాం. అది అప్పుడు జ్ఞానస్వరూపంతోనే ఉంది అందాం. ఆ రకమైన జ్ఞానంలోంచే ఈ జగత్తు వచ్చింది అందాం. ఆ విధంగా ఆ పరబ్రహ్మే ఈ జగత్తుకు కారణం అందాం. ఇలా అంటే తప్పేమిటి? ఇలా ఎందుకు అడుగుతున్నానంటే బొత్తిగా అస్తిత్వమే లేని అసత్తుకి సత్వం రానే రాదుగదా. అందుకోసం అంటున్నా. వశిష్ఠుడు, అలా అయితే నువ్వు జ్ఞానమే జగత్తు అని చెప్పినట్టయింది. అలాంటప్పుడు జగత్తుకు సృష్టి ప్రళయాలు ఎక్కడినుంచి వస్తాయి? విశుద్ధ జ్ఞానానికి సృష్టి ప్రళయాలు ఉండవుగదా. శ్రీరాముడు, ఈ సృష్టి ఒకప్పుడు లేదు, తరువాత వచ్చింది, అంతవరకు ఖాయం. దీనికి భ్రాంతి కారణం అని మీరంటున్నారు. ఈ భ్రాంతికి కారణమేమిటి? వశిష్ఠుడు, రామ, కార్యకారణభావం ఒకటి సత్యం అనుకొని నువ్వు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు. కార్యకారణ సంబంధం అనేదే అస్తిత్వం లేనిది. ఎందుకంటే వాస్తవమైన కారణంగాని వాస్తవమైన కార్యంగాని లేనే లేవు. తెలియబడేది చైత్యం, తెలుసుకునేది చిత్లేక చేతనం, తెలుసుకొనుట చైతన్యం అనే ఈ మూడు నీ ఆత్మ యొక్క స్వరూపాలే. శ్రీరాముడు, మీరు చెప్పేది నిజమైతే వట్టి యంత్రతుల్యమై జడమైన ఈ శరీరం చేతనం తెలుసుకునేది అయిపోతుంది. సర్వవిజ్ఞాననిధి అయిన ఈశ్వరుడు జడమైపోతున్నాడు. అంటే కట్టె కాలుస్తోంది, నిప్పు తగలబడిపోతోంది అన్నట్టుంది మీ మాట. వశిష్ఠుడు, నేను చెప్పింది అదిగాదు. ద్రష్ట ఎప్పటికీ దృశ్యం కాడు. ఎందుకంటే దృశ్యం అనేది లేనే లేదు గనుక. చిల్డ్రనుడైన ద్రష్ట ఒక్కడే త్రిపుటీ రూపంగా, అంటే జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన రూపంగా కనిపిస్తోందని ఆయసర్ 142. నేను నీకు చెప్పాను, శ్రీరాముడు సృష్టి ప్రారంభ సమయంలో మొట్టమొదటి సృష్టిని తెలుసుకునే జ్ఞాత ఎవడో ఒకడు ఉండే ఉండాలి. జ్ఞాత లేని జ్ఞేయం ఉండడం అసాధ్యం కదా. ఆ సమయంలో సృష్టికి వెనకాల శుద్ధ చిత్తు ఒకటే ఉంది కనుక ఆ ప్రథమ పదార్థాలకు అదే జ్ఞాత అని చెప్పక తప్పదు. అలాంటి స్థితిలో ఆ ప్రథమ దృశ్య పదార్థం ఎట్లా పుట్టింది? ఆ వశిష్ఠుడు, రామ, సృష్టి ప్రారంభంలో దృశ్య పదార్థం ఏదో ఒకటి పుడుతుందని మేమంటే అది ఎలా పుట్టిందని నువ్వు అడగాలి. అలా మేం ఎప్పుడూ అనలేదే. మేం ఎప్పుడు చెప్పేది ఏమిటంటే, సృష్టి మధ్యలో గాని మొదట్లో గాని ఎప్పుడైనా సరే దృశ్యమనేదానికి వెనకాల సరైన కారణం లేదు. కనుక దృశ్యం అనేది అసలు లేనేలేదు. అది లేదు గనుక చిత్ అనేది నిత్యముక్తం, అది మాటలకు అందదు. శ్రీరాముడు, అలా అయితే అహం స్ఫురణ ఎలా వచ్చింది? ఈ జగత్తును చూస్తున్నాననే జ్ఞానం ఎలా వచ్చింది? బతికి ఉన్నాననే భావం ఎలా వచ్చింది? వశిష్ఠుడు, మొదట్లోనే ఈ సృష్టికి కారణం లేదు, అందుచేత ఏదీ పుట్టనే లేదు. ఈ సృష్టి అంతా భ్రాంతి మాత్రం, కనుక ఉన్నదంతా భ్రాంతే. శ్రీరాముడు, వాయితే మీ లెక్క ప్రకారం ఉన్నది పరబ్రహ్మ ఒక్కటే, అది మాటలకు అందదు, దానికి జ్ఞానం లేదు, జ్ఞేయం లేదు, అది నిత్యం, స్వయం ప్రకాశం, నిర్మలం. అయితే భ్రాంతి ఎవడికి? ఆ భ్రాంతి ఎలాంటిది? వశిష్ఠుడు, రామ, భ్రాంతికి వెనకాల కారణమే లేదు, కనుక భ్రాంతి అనేదే లేదు. నువ్వు, నేను, అన్నీ ఈ మొదలైనవన్నీ పరమప్రశాంతమైన పరబ్రహ్మే. శ్రీరాముడు, గురుదేవ, ఏదో గందరగోళంగా ఉంది, ఏమీ అడగాలో తోచడం లేదు, కాని పరిపూర్ణంగా జ్ఞానం కలగలేదు, ఇక నేనేమీ అడిగేది? వశిష్ఠుడు, అలా కాదయ్యా, నువ్వు కారణ పరంపరా విచారణ చేస్తున్నావు. ఈ కారణాలన్నిటీ సారాన్ని నిగ్గు తేల్చే ఒరిపిడి రాయి వంటిది ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అది తెలిస్తే కారణాలన్నీ క్షయించిపోతాయి. ఉదాహరణకు, ప్రశ్నకు కారణం సందేహం, దానికి కారణం అజ్ఞానం. అది పోతే ఇక సందేహాలు లేవు, ప్రశ్నలు లేవు. అప్పటిదాకా నన్ను అడుగుతూనే ఉండు. ప్రశ్నలన్నీ పోతే పరమపదంలో నీ అంతటా నువ్వే విశ్రాంతిని పొందుతావు. శ్రీరాముడు, గురుదేవ, మీ సిద్ధాంతం ప్రకారం సృష్టి వెనకాల కారణం లేదు గనుక సృష్టి అనేదే లేదు. అంతవరకు నాకు అర్థమైంది. అయితే జ్ఞాత, జ్ఞేయము అనే విభాగ భ్రాంతి ఎవడికి పుట్టింది, ఎలా పుట్టింది? వశిష్ఠుడు, రామ, నీకు విషయం బుద్ధిపరంగా తెలిసింది, కాని ఆ విషయం మీద నీకు అభ్యాసం లేదు, అందుకే లేని భ్రాంతి నిన్ను పట్టుకుంటోంది. శ్రీరాముడు, గురుదేవ, అలా అయితే అభ్యాసరాహిత్యం ఎందుకు కలుగుతోంది? అభ్యాసం ఎందుకు కలుగుతోంది? అదీగాక ఈ అభ్యాసం కూడా ఒక భ్రాంతే కదా, ఇది ఎక్కడినుంచి పుట్టింది మళ్ళీ? వశిష్ఠుడు, నేను అజ్ఞాన దశలో ఉన్నాను, ఇది సత్యం అనుకుని నువ్వీ ప్రశ్న వేస్తున్నావు, అది నిజమే అనుకున్నా. నువ్వు అజ్ఞాన దశలో ఉన్నంత మాత్రాన అనంతుడైన పరమాత్మ యొక్క అనంతత్వం తగ్గదు, అందుచేత ఈ అభ్యాసభ్రాంతి కూడా ఆ మహాచైతన్యమే, కనుక నీ ప్రశ్నలో సారం లేదా? శ్రీరాముడు, జీవన్ముక్తులైన మీబోటివారికి ప్రపంచ భ్రమంతా శాంతించిపోతుంది గదా. అయినా సరే మా ఆయసర్వ్. 143. బోటివాళ్లకు ఉపదేశించాలనుకోవడం, దానికోసం శబ్ద సంపదను స్వీకరించడం, ఉపదేశ్య ఉపదేశక భావాన్ని అంగీకరించి మాట్లాడడం, ఇలాంటివన్నీ ఏ కారణం చేత జరుగుతున్నాయి? వశిష్ఠుడు, వాళ్ల దృష్టిలో ఉపదేశాది వ్యవహారం కూడా బ్రహ్మస్వరూపమే. శిష్యుడు, గురువు, ఉపదేశముడు బ్రహ్మమే. జ్ఞానం కలిగినవాడి దృష్టిలో బంధము, మోక్షము అనేవి లేనేలేవు. శ్రీరాముడు, మీరు ప్రపంచభ్రమ అసంభవమని తార్కికంగా నిరూపిస్తున్నారు. అది నిజమైతే లోకంలో ఉండే ఈ అజ్ఞానులందరికీ దేశము, కాలము, క్రియా, ద్రవ్యము మొదలైన భేదజ్ఞానాలు ఎక్కడినుంచి వచ్చాయి? వాటన్నిటికీ అస్తిత్వం ఎక్కడినుంచి వచ్చింది? వశిష్ఠుడు, అజ్ఞానం నుంచే. జీవన్ముక్తి రాకముందు అజ్ఞానానికి మించి వేరే ప్రపంచ సత్త లేదు. శ్రీరాముడు, మీరు చెప్పే జీవన్ముక్తిలో ద్విత్వమూ లేదు, ఏకత్వమూ లేదు, అంటే అక్కడ బోధ్య బోధకభావం కూడా లేదు. అలా బోధకత్వం లేని బోధకుడు చేసే బోధలో, ఉపదేశంలో బోధత్వం ఉంటుందా? అలాంటి బోధవల్ల ఎవడికైనా మోక్షం కలిగే వీలుందా? వశిష్ఠుడు, తనను గురించి తనకు తెలియని పరబ్రహ్మే జీవుడు. వాడికి బ్రహ్మజ్ఞానం కలిగిస్తే వాడు బ్రహ్మైపోతున్నాడు. కనుక ఈ ప్రక్రియలో అజ్ఞాతుడైన బ్రహ్మే బోధిడవుతున్నాడు. బోధ వాడిలోకి చేరుతోంది కనుక అది కూడా బోధ్యమే అవుతోంది. ఈ విధంగా బోధ బోధ్యంతోనూ తద్వారా పరబ్రహ్మతోనూ ఏకత్వాన్ని పొందుతుంది గనుక బోధలో బోధత్వం లేదనడానికి వీలులేదు. అయితే ఈ ప్రక్రియ అంతా నీలాంటి అజ్ఞానుల విషయంలో మాత్రమే సరిపోతుంది. మాబోటి జ్ఞానుల విషయంలో నువ్వు చెప్పిందే నిజం. బోధకు బోధ్యత్వం పట్టే అవకాశమే లేదు. శ్రీరాముడు, మీరు మాబోటి జీవన్ముక్తులకు అంటున్నారు. అంటే జీవన్ముక్తుల విషయంలో కూడా నేను మేము వంటి శబ్దాలతో సంబంధం ఉంటుందన్నమాట. అంటే వాళ్లల్లో కూడా అహంస్ఫురణ ఉందన్నమాట. అయితే వాళ్లల్లో అజ్ఞానం అనేది బొత్తిగా లేదు గనుక ఈ అహంత అజ్ఞానం వల్ల పుట్టిందని చెప్పడానికి వీలులేదు. కనుక వాళ్లల్లో ఉన్న జ్ఞానమే ఇలా మారిందని చెప్పాలి. అప్పుడు బోధ వేరు అహంత వేరు అని ఒప్పుకోక తప్పదు. అహంత అన్నా జీవుడన్నా ఒక్కటే. ఇలాంటి జీవుడు చిన్మాత్ర స్వరూపుడైన మీలోకి ఎలా ప్రవేశించాడు? వశిష్ఠుడు, గాలినే కదలిక అంటారు, కదలికనే గాలి అంటారు. అలాగే జీవన్ముక్తుల విషయం స్వస్వరూపమైన బోధనే, జ్ఞానాన్నే అహంత అని కూడా పిలుస్తారు. ఈ అహంత వేరు అజ్ఞాన రూపంలో ఉండే అహంత వేరు. అజ్ఞానుల అహంత దేహాదుల మీద నేననే అభిమానంచేత ఏర్పడింది. శ్రీరాముడు, అలా అయితే ప్రశాంత సాగరమే కల్లోల తరంగం అన్నట్లుగా జీవన్ముక్తుల యొక్క జగత్తంతా చిన్మయమే. బోధ్యము, బోధకుడు, బోధ వంటి త్రిపుటులన్నీ కూడా చిన్మయలే అని తేలుతోంది గదా. వశిష్ఠుడు, ఇందాక నువ్వు ఒక ప్రశ్న వేశావు, ద్విత్వము ఏకత్వము కూడా లేని జీవన్ముక్తుడి విషయంలో బోధ్యబోధక భావం కూడా లేదు గనుక వాడు చేసే బోధలో బోధత్వం ఎలా ఉంటుంది అని. నువ్వు ఇప్పుడు చెప్పిన దానిని బట్టి ఆ ప్రశ్నే కుదరదు. నువ్వు సముద్రము తరంగము అని రెండున్నాయని ఆలోచించొద్దు. ఉన్నది ఒక్కటే, అదే అనంతం, శాంతం, పరిపూర్ణం, పరమపదం, అదే శుద్ధ అద్వైతం. దానినే పట్టుకో. శ్రీరాముడు, మీరు ఇందాక మీబోటి వాళ్ల విషయంలో శుద్ధజ్ఞాన అహంస్ఫురణలు వాయుస్పందనల వంటివి అన్నారు. శుద్ధాద్వైత పక్షమే ఖాయమైతే ఒకసారి జ్ఞానమని ఒకసారి అహంస్ఫురణ అహంత అని ఇలా వికల్పంగా కల్పన చేసేవాడు ఎవడు? కల్పించబడిన ఈ అహంతను అనుభవించేవాడు ఎవడు? ఆయ్సర్ 144 ఎవడో ఒకడు ఉండి తీరాలి. జీవన్ముక్తులకే ఈ రకమైన వికల్ప కల్పన తప్పలేదంటే ఇక మామూలు వాళ్ల సంగతి చెప్పేదేముంది? కనుక ఈ కల్పన ఎవరికైనా తప్పదు. ఇది తప్పకపోతే జగద్భ్రాంతి అనే కల్పన కూడా తప్పదు. అది తప్పకపోతే బంధమోక్ష వ్యవహారం కూడా తప్పదు. ఇక శుద్ధాద్వైతం వల్ల మీకు వచ్చిన లాభం ఏమిటి? వశిష్ఠుడు, జ్ఞేయమైన విషయం సత్యమనే అభినివేశం ఉంటేనే బంధం ఏర్పడుతుంది. తత్వవేత్తలకు అది ఉండదు. వారి దృష్టిలో శుద్ధ జ్ఞానమే వివిధ పదార్థాల రూపాలలో కనిపిస్తోంది. కనుక వాళ్లకి బంధమోక్షాలతో సంబంధం అసంభవం. శ్రీరాముడు, దీపం వల్ల నల్లని వస్తువు నల్లగా కనిపిస్తోంది, తెల్లని వస్తువు తెల్లగా కనిపిస్తోంది. అంతేగాని దీపమే నల్లవస్తువుగా తెల్లవస్తువుగా మారదు. అలాగే శుద్ధ జ్ఞానం వల్ల ఆయా పదార్థాలు కనిపిస్తున్నాయంటే అవి అక్కడ నిజంగా ఉన్నాయి కనుక కనిపిస్తున్నాయి అని చెప్పాలి. కాబట్టి జ్ఞానం అనే సాధన వల్ల పదార్థాల సత్యత్వం నిరూపితమవుతోంది. ఇది లోకానుభవం. మీరేమో జ్ఞానం వల్ల సమస్త పదార్థాలకు బాధ కలుగుతుందంటున్నారు. ఇది ఎలా కుదురుతుంది? వశిష్ఠుడు, ప్రాపంచిక పదార్థాలకు అస్తిత్వం లేదనే మాటను వేరే ప్రక్రియ ద్వారా పూర్వమే సాధించేశాం. వాటి వెనకాల సరైన కారణం లేదు గనుక వాటికి అస్తిత్వం లేదన్నాం. అలాంటి అసత్పదార్థాలు కనిపిస్తున్నాయి అంటే ఆ దర్శనం సుక్తిరజత దర్శనం వంటి దర్శనమే కావాలి. అలాంటి దర్శనం భ్రాంతి ఉన్నంతవరకే ఉంటుంది. ఆ పైన అది ఉండలేదు. తత్వవేత్తలకు భ్రాంతి లేదు కనుక వాళ్లకు బాహ్య పదార్థ ప్రసక్తి లేదు. శ్రీరాముడు, మీరు చెప్పిన సుక్తిరజతం గాని స్వప్నం గాని సత్యమో అసత్యమో ఆ మాట దేవుడెరుగు. వాటివల్ల దుహకం మాత్రం వస్తూనే ఉంది. ఈ జగద్భ్రాంతి కూడా అలాగే ఉంది. ఆ దుహఖం పోయే ఉపాయమేమిటి? వశిష్ఠుడు, స్వప్నం వల్ల వచ్చే దుహఖాలన్నీ మెలకువ వస్తే పోతాయి, అలాగే తత్వజ్ఞానం కలిగితే జగద్దుహఖాలు శమిస్తాయి. దానికి అదే ఉపాయం. శ్రీరాముడు స్వప్నానికి, ప్రపంచానికి పోలిక కుదిరినంత మాత్రాన మనకు ఒరిగింది ఏముంది? స్వప్నంలో గాని జాగ్రత్తలో గాని కనిపించే పదార్థాల ఆకారాలు తొలగిపోయేదెలా? వశిష్ఠుడు మెలకువ వచ్చాక పూర్వాపర పరిశీలన చేసుకుని చూసుకుంటే స్వప్నంలో కనిపించిన బండరాళ్లకు కూడా అస్తిత్వం లేదని తేలిపోతుంది. అలాగే తత్వజ్ఞానం ద్వారా పూర్వాపర విమర్శ చేసుకుంటే జాగ్రత్త పదార్థాలు సత్యమనే భావన తొలగిపోతుంది. శ్రీరాముడు పూర్వాపర విమర్శ చేత ఎవడికి అలాంటి సూక్ష్మ బుద్ధి కలిగిందో అలాంటి జీవన్ముక్తుడు దేనిని చూస్తాడు? వాడికి సంసార భ్రాంతి ఎలా నశిస్తుంది? వశిష్ఠుడు వాసనలు క్షయించిన జీవన్ముక్తుడికి ఈ ప్రపంచం అంతా కూలిపోయిన కొంపలాగాను, అసలే లేనిదానిలాగాను, ఊహలలో కనిపించే గాలిమేడలలాగాను, వర్షానికి తడిసి చెరిగిపోతున్న గోడమీది బొమ్మలాగాను కనిపిస్తుంది. శ్రీరాముడు అలాంటి జీవన్ముక్తుడికి వాసనలు తగ్గిన తరువాత కలిగే అనుభవం ఏమిటి? వశిష్ఠుడు వాడికి క్రమేణా ఉత్తరోత్తర జ్ఞానభూమికలు అంది, మిగిలిన కొద్దిపాటి వాసనలుగూడా నశించి నిర్వాణం లభిస్తుంది. శ్రీరాముడు, ప్రపంచ వాసన అనేది అనేక జన్మల నుంచి నాటుకొని వస్తోంది కదా, అలాంటిది ఈ జన్మలో? ఆయసర్ 145 ఎలా నశిస్తుంది? వశిష్ఠుడు ఉన్న విషయం ఉన్నట్లు తెలిసేసరికి భ్రాంతిజన్యమైన ఈ దృశ్య ప్రపంచం మొదట దగ్ధబీజ న్యాయంగా మిగిలిపోతుంది. అప్పటినుంచి క్రమంగా ప్రారబ్ధశేషాన్ని అనుభవిస్తూ రావడం వల్ల క్రమంగా అదిగూడా లేకుండా పోతుంది. శ్రీరాముడు అలాంటి జీవన్ముక్తుడికి మొదట దృశ్య పదార్థాలను పదార్థాలుగా స్వీకరించడం పోయిన తరువాత, పిండగ్రహణం పోయిన తరువాత ఆ స్థితి నుంచి విక్షేపం రాకుండా ఉండేందుకు ఉపాయం ఏమిటి? వాడికి సుస్థిరమైన శాంతి ఎలా లభిస్తుంది? వశిష్ఠుడు, వాడి చిత్తం ఆత్మస్వరూపంగా మారిపోతుంది, కనుక ఇకపైన చిత్రాన్ని నిరోధించవలసిన శ్రమ వాడికి ఉండదు. వాడికి భోగాసక్తి కూడా తుడిచిపెట్టుకుపోతుంది, అంతకన్నా వాడేమీ చేయనక్కరలేదు. శ్రీరాముడు ఈ ప్రపంచం పసివాడి ఆలోచనలంత నిస్సారంగా ఉన్నా దానిమీద ఆసక్తి తగ్గడం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. లోతైన ఆలోచనలు లేని పసివాడుగూడా తనకు కావలసిన పదార్థాలు చెడిపోతే ఏడుస్తూనే ఉన్నాడు. ఇలాంటి స్థితిలో ఎవడికైనా సరే భోగాసక్తి నశించిపోవడం ఎలా సంభవం? వశిష్ఠుడు తను వెంటపడుతున్న పదార్థం భ్రాంతిజన్యమని తెలిస్తే అది పోయినప్పుడు దుహఖం రాదు. కనుక భ్రాంతిజన్యమైన పదార్థమేదో, సత్యమైన పదార్థమేదో తెలుసుకునేందుకు గట్టి విచారణ చేస్తే దానివల్ల భోగాసక్తి పోయి శాంతి లభిస్తుంది. శ్రీరాముడు, భ్రాంతి చిత్తం వల్ల కలుగుతోంది, కనుక భ్రాంతిని గురించి తెలియాలంటే చిత్రాన్ని గురించి తెలియాలి, దానిని తెలుసుకునేదెలా? వశిష్ఠుడు, చిత్తశ్చేత్యోన్ముఖత్వం యత్ తచ్చిత్తమితి కథ్యతే నీ డొట్ ఉడొట్స 1-90-67. చిత్తు చేత్యాల వైపుకి, దృశ్యాల వైపుకి మొగ్గు చూపడం పేరే చిత్తం డొట్. ఇది అనుభవంలోకి రావాలంటే విచారణ చెయ్యాలి. నేను చేసే బోధలు వినడమే విచారణ. దీనివలన వాసనలు శమిస్తాయి. శ్రీరాముడు యోగంతో బిగబట్టి ఎంత నిరోధించినా మనస్సు మరణించదు, అది బ్రతికున్నంత కాలం వాసనాశాంతి లభించదు. కనుక శాశ్వతమైన నిర్వాణం లభించాలంటే మనస్సు అమనస్సు కావాలి. అలాంటి అమనస్కత లభించేది ఎలా? వశిష్ఠుడు, దృశ్యమనేది లేనే లేదు. ఈ విజ్ఞానం కలిగితే ఇక చిత్తం దేనిని పట్టుకు వ్రేళ్లాడుతుంది? పట్టుకునేందుకు ఏదీ లేకపోతే చిత్తమే మగలదు. కనుక దృశ్యమార్జనం చేసుకోవాలి. అంటే దృశ్యాలనేవి లేనే లేవని అనుసంధానం చేసుకుంటూ రావాలి. అమనస్కత్వానికి ఇదే ఉపాయం. శ్రీరాముడు అనుభవించేదానిని లేదనటం ఎలా? తుడిచిపెట్టడం ఎలా? వశిష్ఠుడు అనుభవించబడేది ఏదయ్యా? అగ్నులు అనుభవించేది వేరు, విద్యులు అనుభవించేది వేరు. అనుభవించేదానికి అస్తిత్వం లేదు. విద్యలు అనుభవించేదానికి నామరూపాలు లేవు, అది అద్వితీయ వస్తువు. శ్రీరాముడు అజ్ఞానులకు కనిపించే జగత్తు ఎటువంటిది? అది సత్యం ఎందుకు గాదు? విద్యలకు కనిపించే జగత్తు ఎటువంటిది? అది మాటలకు ఎందుకు అందదు? వశిష్ఠుడు అర్జునులకు కనిపించే ప్రపంచానికి ఆద్యంతాలు ఉన్నాయి, అంటే ఉత్పత్తి వినాశాలు ఉన్నాయి, విజ్ఞుల జగత్తుకి అవి లేవు. వారి దృష్టిలో ప్రపంచానికి పుట్టకే లేదు గనుక అది మొదటినుంచి లేనిదే, అందుకే అది మాటకో అందదు. ఆయసర్వ్ 146. శ్రీరాముడు అసలే పుట్టనిది అనుభవానికి ఎలా వస్తుంది? వశిష్ఠుడు స్వప్నంలాగానే. శ్రీరాముడు మీరు చెప్పిన స్వప్నంలో గాని గాలి మేడల వంటి సన్నివేశాలలో గాని జాగ్రద్దశలో ఉండే పదార్థాల వల్ల కలిగే సంస్కారాల వల్లే ఆయా అనుభవాలు కలుగుతున్నాయి. వశిష్ఠుడు జాగ్రత్తలో ఏ పదార్థాన్ని అనుభవిస్తున్నావో దానినే స్వప్నంలో అనుభవిస్తున్నావా, వేరే దానిని అనుభవిస్తున్నావా? శ్రీరాముడు జాగ్రత్తలో ఉన్నదానినే సంస్కార రూపంగా అనుభవిస్తున్నాను. వశిష్ఠుడు ఒకడికి తన స్వంత ఇల్లే కలలో కనిపించింది, కాని అది అక్కడ కూలిపోయింది. నువ్వు చెప్పినదాని ప్రకారం అది ఇది ఒకటైతే జాగ్రత్తలోని వీడి కొంపగూడా కూలిపోవాలి, కాని అదలా జరగటం లేదే. శ్రీరాముడు నిజమే, అది ఇది ఒకటే అనడం కుదరదు, అది వేరే ఇది వేరే, ఇదిగూడా పరబ్రహ్మ స్వరూపమే అని మీ ఉద్దేశ్యం అనుకుంటా, కాని ఆ బ్రహ్మ ఇప్పుడు మరో ప్రపంచంలాగా ఎందుకు కనిపించాలి? వశిష్ఠుడు ఈ జాగ్రత్తలో ఇప్పుడు అనుభవించిన విషయాలే స్వప్నంలో కనిపిస్తాయనే నియమం ఏదీ లేదు. అనుభవించినవి కనిపిస్తాయి, అనుభవించనివి కనిపిస్తాయి. ఒక్కోసారి పూర్వం అనుభవించబడినవే కొత్తవి లాగా కనిపించవచ్చు. ఇలాంటి విచిత్రమైన అనుభవాలన్నీ సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఆ జీవికి జరిగిన అనుభవాల వల్ల కలుగుతూ ఉంటాయి. అంటే ఆ అనుభవాల వల్లే పరబ్రహ్మ ఇప్పుడు మరో ప్రపంచంలాగా కనిపిస్తోంది. ఒకడికి పరబ్రహ్మ స్వరూపమే బాగా అభ్యాసమైతే వాడికి స్వప్నంలో కూడా అదే కనిపిస్తుంది. శ్రీరాముడు దీనిని బట్టి బ్రహ్మాభ్యాసం లేనివాడికి ఈ జాగ్రత్త కూడా స్వప్నంలాగానే భాసిస్తోందని నాకు అర్థమవుతోంది. కాని ఇది పిశాచం పట్టినట్టు పట్టుకుంటోంది, దీన్ని వదిలించుకోవడం ఎలా? వశిష్ఠుడు జాగ్రత్తు అనే ఈ స్వప్నం దేనివల్ల వస్తోందో విచారించు, కార్యం కారణం కంటే భిన్నం కాదు అని గ్రహించు, ఇదే నీకు ఉపాయం. శ్రీరాముడు స్వప్నవస్తువులకు జాగ్రద్వస్తువులే కారణమని ఇందాక పొరపాటు పడ్డాను. వాటికి నిజమైన కారణం చిత్తమే, కనుక ఈ జాగ్రత్ ప్రపంచానికి కారణం కూడా చిత్తమే. వశిష్ఠుడు చిత్తమంటే చైత్యోన్ముఖమైన చిత్తేనని పూర్వమే చెప్పుకున్నాం, కనుక జగత్తు యొక్క అసలైన రూపం చిత్తే. శ్రీరాముడు అలా అయితే బ్రహ్మకు జగత్తుకు మధ్య ఉన్న అభేదాన్ని చెట్టుకి కొమ్మకి మధ్య ఉన్న అభేదం వంటిదని చెబితే బాగుంటుంది. అంతేగాని వీటిలో జగత్తుకు అసలే అస్తిత్వం లేదనడం దేనికి? దీనినే భేదాభేదం అంటారగదా. జగత్తులన్నీ కలిస్తే సమష్టి చిత్తం అవుతుంది, దానికి పరబ్రహ్మతో ఏకత్వం చెప్పండి. వ్యష్టి జగత్తులు, వ్యష్టి చిత్రాలు దాని శాఖల వంటివి అనండి, తప్పేమిటి? వశిష్ఠుడు ఈ రకమైన సమన్వయం కుదరదు, ఎందుకంటే ఈ జగత్తుకు వెనకాల సరియైన కారణం లేదు గనుక దానికి అస్తిత్వాన్ని అంటగట్టడానికి వీలు లేదు. అందుచేత జగత్తు అనేది పుట్టనే లేదు. అందుచేత జగత్తుగా కనిపించేదంతా అజరామరమైన పరబ్రహ్మ మాత్రమే. అసలే పుట్టనిదానికి అవయవ కల్పన చేయడంలో అర్థం లేదు. శ్రీరాముడు అవును, మీరు చెప్పిందే నిజం. ఈ సృష్టి ప్రళయాలు, ద్రష్టృత్వ భోక్తృత్వాలు మొదలైనవన్నీ కాకతాళీయ న్యాయం వంటి భ్రాంతులే. 147. ఆయసర్వ్